శ్రీ కనక మహాలక్ష్మికి, శ్రీ సింహాచలం నరసింహ స్వామికి, శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి. అంచేత ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైశాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కువయ్యా హార్మోని, పోలీస్ బాబు గారు కూడా చూస్తున్నారు. అన్నయ్య బాలూరు బొల్లూలు చెప్పిరిగాని ఏ పాప మెరుగానే తల్లి. నేను మన్నసలే తినలేదే తల్లి. అబద్ధలాడతావు, మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకుల్లేవా? నీకు నీకు ఏటవుతుందిరా? నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా? లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు, రమ్యముగా చేయించి మళ్ళీ తింటివిరా కృష్ణ. నీకు కాశ్మీరు ఆపిల్ జులు